కస్పీదేకాకీ చ రతికవుస్విజ్జాయతే పునః ఇగ్గస్విద్ధిమస్య భేషజం కిం వావపానం మహత్ సూర్యయేకాకీ చ రతిచంద్రమాః జాయతే పునః అగ్నిమస్య భేషజం భూమిరావపానం మహత్ కిగ్గస్మిత్సూర్యాసమంజోదిగ్గేషాముద్రసామభ్యేసరాః కిగ్గస్మిత్పృథివీ వర్షీ యః కస్య వా ప్రాణ విద్యతే బ్రహ్మసూర్యాసమంజోదిత్యోస్సముద్రసామభ్యేసరాః ఇంద్రః పృథివీ వర్షీ యాన్వోస్తు మా ప్రాణ విద్యతే పృచ్చామిత్తాచితయే దేవసఖయరిత్వమత్ర మనసా జగంథ ఏషు విష్మస్త్రిషు పదేష్వేష్స్తేషు విశ్వం భువనమావీవేశా అపితేషు త్రిషు పదేష్వస్మియేషు విశ్వం భువనమావివేశ సద్యః పర్యేమి పృథివీముతద్యామేకేనాంగేన దిపో అస్య పృష్ఠం కేష్వంతః పురుష ఆవీవేశకాన్యంతః పురుషే అద్వీతాని ఏతద్బ్రహ్మణ్యుపావల్గామసి త్వాపిగ్గస్యన్న ప్రతివోచాస్యత్ర పంచస్వంతః పురుష ఆవీవేశకాన్యంతః పురుషే అద్వీతాని ఏతత్పాత్ర ప్రతిమన్వానో అస్మిన మాయయా భవస్యుక్త రోమత్ కాస్మీదాసీయత్ పూర్వచిత్తిగ్గస్మీదాసీయత్ బృహద్వయాః కాస్మీదాసీయత్ త్రిపిలా కాస్మీదాసీయత్ త్రిసంగిలా ద్యౌరా ఆసీయత్ పూర్వచిత్తిరశ్వా ఆసీయత్ బృహద్వయాః అవీదాసీయత్ త్రిపిలా రాత్రీదాసీయత్ త్రిసంగిలా కాయీవరేపి సంగిలా కాయీం కురు సంగిలా కయీ మాస్కంద్రవర్షతి కయీం పంథాం విసత్పతి పజాలే విసంగిలా స్వామిత్కూరు సంగిలా సత ఆస్కంద్రవర్షత్యహి పంథాం విసత్పతి కస్య విష్టా కర్త్యక్షరాని కతి హోమా సత్కతి ధాసమిద్ధః యజ్ఞస్యత్పావిదథా పృచ్చమత్ర కతి హోతారరితిషో యజంతి షడస్య విష్ఠా శతమక్షరా అన్యశీతిర్హోమా సమిధో హతిస్రః యజ్ఞస్య తే విదథా ప్రబ్రవీమి సప్త హోతారరితిషో యజంతి కో అస్య వేదభువనస్య నాభింకోద్యావా పృథివీ అంతరిక్షం ప్రస్తూర్యస్య వేద బృహతో జనిత్రం కో వేద చంద్రమా సంయతో జాః వేదాహమస్య భువనస్య నాభిం వేదద్యావా పృథివీ అంతరిక్షం వేదసూర్యస్య బృహతో జనిత్రమథో వేద చంద్రమా సంయతో జాః పృచ్చామిత్వా పరమంతం పృథివ్యా పృచ్చామి యత్ర భువనస్య నాభీః పృచ్చామిత్వా వృష్ణా అశ్వస్య రేతః పృచ్చామి వాచః పరమం వ్యోమ ఇయం వేదిః పరో అంతః పృథివ్యా అయం యజ్ఞో భువనస్య నాభీః అయజ్ఞే సోమో విష్ణో అశ్వస్య రేతో బ్రహ్మాయం వాచః పరమం వ్యోమ శుభోస్తాయం భూః ప్రథమోన్వన్మహత్యర్ణవే దధేహ గర్భారిత్యం యతో జాతః ప్రజాపతిః హోతా యక్ష ప్రజాపతిర్యే సోమస్య మహిమ్నః నిషతాం పిబాత సోమగ్నే హోతర్యజ ప్రజాపతేన తదేతాన్యన్యో విశ్వా రూపాణి పరితాప భూవ యత్కామాస్తేజుహుమస్తన్నో అస్తు వయజ్ఞస్యామపతయోరయీనా ఓం ఇతి పంచవింశోధ్యాయః అథ షడ్వింశోధ్యాయః ఓం అస్వస్తో పరోగో మృగస్తే ప్రాజాపత్యా కృష్ణగ్రీవ ఆజ్ఞేయోరరాజే పురస్తాత్ సారస్వతీ మే శ్యభస్తాద్ధన్వో ఆస్వినా అధోరామో బాహ్వోస్తో మా పోష్మశ్యామో నాభ్యాగ్నే సౌర్యజామౌ శ్వేతశ్చ కృష్ణశ్చ పార్శ్వయోః ద్వాష్ట్రోమసక్థౌ సఖ్యోర్వాయ్యేతపుచ్చయింద్రాయ స్వపస్యాయ దేహప్రైష్ణవో వా మనః రోహితో ధూమ్రరోహిత కర్కంధోరోహితస్తే సౌమ్యాభ్రురారుణబభ్రుస్తుకాభ్రుస్తే వారుణా శితిరంధ్రోన్యత శితిరంధ్రస్ సమంతశీతిరంధ్రస్తే సాత్రాశీతి బాహురంగత శితి బాహు సమంతశీతి బాహుస్తే వారిహస్పత్యా ప్రషతీయ క్షుద్ర ప్రేషతీయ స్థూల ప్రేషతీ తామైత్రావరణ్యా శుద్ధవాలః సర్వశుద్ధవాలో మణివాలస్త అశ్వినా శ్వేతశ్వేతాక్షోర్ణస్తే రుద్రాయ పశుపతయే కన్నాయామాః అవలిప్తా రుద్రానభో రూపాః పార్థిన్యాః విష్ణుస్థిరస్తేన విష్ణిరోధ్వవృష్ణిస్తే మా ఆరుతాః పల్గోల్లోహితోర్ణేపలక్షీతాః సారస్వత్యాః లీహాకర్ణశుంఠాకర్ణోహ్యాలోహకర్ణస్తే పాష్ట్రాః కృష్ణగ్రీవస్యతి కక్షోంజిసక్థస్త ఐంద్రాజ్ఞాః కృష్ణాంజిదల్పాంజం మహాంజిస్తూషస్యాహ శిల్పావైస్తోహిణ్యస్యో వాచే విజ్ఞాత అదిత్యై సరోపాధాత్రే వత్సతర్యో దేవానాం పత్నేభ్యః కృష్ణగ్రీవా ఆజ్ఞేయాశ్రీతి ప్రభో వసూనాజ్ఞే రోహితా రుద్రాణాం శ్వేతావరోకిణ ఆదిత్యానాభో రూపాజన్యాః ఉన్నతరేషభో వా మనస్త ఐంద్రా వైష్ణవా ఉన్నతశ్చీతి బాహుశ్చీతి పృష్టస్త ఐంద్రాహస్పత్యాః సుకరూపా వాజినా కల్మాషా ఆజ్ఞమారుతా శ్యామా పౌష్ణాః ఏతా ఐంద్రాజ్ఞాగ్నిరూపా అగ్నిశోమీయా వామన అనగ్రాహ ఆజ్ఞా వైష్ణవాః వశామైత్రావరణ్యోన్యతయేన్యో మైత్ర్యాః కృష్ణగ్రీవాజ్ఞేయామభ్రవస్సౌమ్యాశ్చేతావాయవ్యాజ్ఞాతా అదిత్యై సర్వోపాధాత్రే వత్సతర్యో దేవానాం పత్నేభ్యః కృష్ణా భూమా ధూమ్రా అంతరిక్షా విహంతో దివ్యాః సబలా వైద్యుతాశ్చిద్మాస్తారకాః ధూమ్రాంబ్రసంతాయ లభతే శ్వేతాన్ గ్రీష్మాయ కృష్ణాన్ వర్షాభ్యో అరుణాన్ క్షరదే విషాదో హేమంతాయ విసంగాం సుశీలాయ యవాలోకాయ క్లీవంచావయస్తిష్టుభే విద్యవాహో జగత్యై త్రివత్సా నష్టుభే దుర్యవాహ ఉష్ణిహే పష్టవాహో విరాజ వృక్షాణో బృహత్యారేషభాత్మకుభే అనగ్వాహ పంక్తే ధేనవోతిఛందసే కృష్ణగ్రీవాజ్ఞేయాభ్రవః సౌమ్యా ఉపధ్వస్తాః సా మిత్రావత్సదర్యః సారస్వత్యశ్యామాః పౌష్ణాః కృష్ణాయో మారుతా బాహుదూపా వైరిస్వదేవాసాద్యా వా పృథివీయాః ఉక్తాః సంచరా ఏతా ఐంద్రాజ్ఞాః కృష్ణా వారుణా కృష్ణయో మారుతా కాయాస్తు పరాః అగ్నయేనీ కవతే ప్రథమజానా లభతే మరుభ్యః సాంతమనేభ్యః సవాప్యాన్ మరుభ్యో గృహమేధిభ్యో బష్కీహాన్ మరుద్భ్యక్రీలిభ్యః సగ్వే దృష్టాన్ మరుద్భ్యస్వతావద్భ్యో నృష్టాన్ ఉక్తాసంచదాయేతా అయ్యింద్రాజ్ఞాః ప్రాసంగామాహేంద్రవహుదూపామయుష్మకన్మణాః ధూమ్రవభృణీకాత పితృణాగ్రే సోమవతాం పభ్రవో ధూమ్రణీకాత పితృణాం వర్హిషదాం కృష్ణాబభృణీకాత పితృణామగ్నిష్వాత్రానాం కృష్ణా కృషంతస్త్రయ్యంబకాః ఉక్తాస్సంచరాయేతాశ్వనాచీరీయాః శ్వేతావాయవ్యాశ్వేతాశౌర్యాః వసంతాయ కపింజలానాలభతే గ్రీష్మాయ కలలింకాన్ వర్షాభ్యస్తిత్తిరేం శరదేవత్తికాః హేమంతాయ కటరాంచిశీలాయ వికాకరాన్ సముద్రాయ శిశువారానాలభతే పద్యన్యాయ మండూకానభ్యో మత్స్యాన్ మిత్రాయ పులీపయాన్ వరుణాయ నాక్రాన్ సోమాయ హర్గేశానాలభతే వాయవే బలాకాయింద్రాగ్నిభ్యాం కుంచాన్ మిత్రాయ మద్గోన్వరుణాయ చక్రవాకాన్ అగ్నయే కుటరోనాభతే వనస్పతిభ్యవులోకానగ్నే సోమాభ్యాం చాషాన్ అశ్విభ్యాం మయూరాన్ మిత్రావరోణాభ్యాం కపోతాన్ సోమాయ లవానాలభతే పుష్ట్రే కౌలీకాన్ గోషాదీయదేవానాం పత్నేభ్యః కులీకాదేవజామిభ్యోగ్నయే గృహపాదయే వారుష్ణాన్ అన్నే పారవతానాలభతే రాత్రీసి చాపూరహోరాత్రయోస్తంభిభ్యో జతూః మాసేభ్యో రాత్రోహాన్ సంవత్సరాయ మహతస్సు పర్ణాన్ భూమ్యా ఆకూనాలభతేంతరిక్షాయ పాంత్రాన్ వివేకశాన్ దిభ్యో నాకులాన్ వగ్రూకానవాంతరదిశాభ్యాః పశుభ్యరిశ్యానాలభతే రుద్రేభ్యోనాదిత్యేభ్యోన్యంకూన్ విశ్వేభ్యో దేవేభ్యః కృషతాన్ సాధ్యేభ్యః కులుంగాన్ ఈశానాయ పరస్వతాలభతే మిత్రాయ గౌరాన్ వరుణాయ మహిషాన్ బృహస్పతయే గవయాగ్రస్తష్ట్రవుష్ట్రాన్ ప్రజాపతయే పురుషాన్ హస్తినాలభతే వాచే పృషీన్ చక్షుషే మశకాన్ శ్రోత్రాయ భృంగాః ప్రజాపాతయే చ వాయవే జగో భృగో వరుణాయారణ్యో మేషో యమాయ కృష్ణో మనుష్యరాజాయ మత్కటాః శార్దూలాయ రోహితేషభాయ గవయే క్షిప్రస్యేనాయ వత్తికానీలం గోక్రిమిః సముద్రాయ శిశుమారో హిమవతే హస్తి మయప్రాజాపత్యవులోహలిక్ష్ణోషదగ్నే సత్యే ధాత్రే దిశాం కంకోధుంషాగ్నేయీ కలవింకో లోహితాహి పుష్కరసాదస్తే తాష్ట్రావాచే కృంచాః సోమాయ కులుంగారణ్యోజో న కులస్సకాతే భోష్ణా ప్రోష్టామాయోరింద్రస్య గౌరమృగః కటస్తేనోమత్యే ప్రతిశ్రుత్రాయీ చక్రవాకః సౌరీ బలాకా సాగ్రశ్రీ జయశ్రయాండకస్తే మయ్యప్రాస్తరస్వత్యే సారిపురుషవాక్ స్వామిద్భూమీ శ్రాద్దోలో వికృదా కస్తే మన్యవే సరస్వతే సుఖపురుషవాక్ సుపర్మత్వా అర్జన్య ఆచర్వాహసో దర్వీ దాతే వాయవే బృహస్పతయే వాచస్పతయే వైంకగాతో నజ అంతరిక్ష ప్లవో మద్గర్మస్తేన జీవతయే అద్యా వా పృథివీయ కూర్మ పురుషమృగశ్చంద్రమాసో గోధా కాల కాలార్వా ఘాటస్తే మనస్పరీనా కృతవాపుస్సావిత్రోహగ్నేసో వాతస్యా నాక్రోమకారకులేపయస్తే భూపారస్య హృయై శల్యాకః ఏన్నో మండో గోమూషీకాదిత్యస్తే సత్పానాల్లోపాస అశ్విన కృష్ణారాత్రీ వృక్షో చతుూషులీకాతీతరజనాంజహ కా వైష్ణవీ అన్యవాపోర్ధమాసనామృశ్యో మయూరస్సు పన్నస్తేగం ధర్వానామపాముద్రో మాసాం కశ్యపాః రోహిత్పృణాచీ గోలత్తీ కాతేరప్సరసాం నృత్యవేషితః వర్షాభూర్వేతూనామాకు కశో మాంఫాలస్చేపేతృణాం పలాయాజగరో వసూనాం కపింజాలః కపోటవులోకశశస్తే నిర్వృత్తే వరుణాయారణ్యో మేషః చిత్రాదిత్యానామృష్టోభృణీవాన్వాధ్వేనశస్తే మత్యా అరణ్యాయ శ్రమరోరుద్రః పొయ్యి కుటరుద్రాహస్తే వాదినా కామాయపిక ఖడ్గో వైశ్వదేవస్వా కృష్ణ కర్ణగద్దవస్తరక్షస్తే రక్షసామింద్రాయ సూకర దిగ్నేహో మహారుతక్రే కళాసక్తిపకాశకునిస్తే సారవ్యాయీ విశ్వేషాం దేవానాం పృషత షడ్వింశోధ్యాయః అథ సప్తవింశోధ్యాయః ఓం శాలం దద్భిరవకాంతమూలైరమృతం వస్వైరస్తే గాంతగ్గష్ట్రాభ్యాగ్నేసరస్వత్యా అగ్రజిహ్వం జిహ్వాయా ఉత్సాదం అవక్రందేన తాలువాజగ్నలభ్యామవ ఆస్యేన వృషణమాండాభ్యాం ఆదిత్యాం శ్మశ్రోభిపంథానం భ్రోభ్యాం ద్యావాపృథివీవత్తో అభ్యాం విద్యుదం గమీనాభ్యాం శుక్లాయ స్వాహా కృష్ణాయ స్వాహా వార్యాని పక్ష్మాణ్యవార్యాయిక్షవో వార్యాని పక్ష్మాణి వార్యాయిక్షవాః వాతం ప్రాణేనా పానేన నాసికే ఉపజామవధవేనోష్ఠేన సదుక్తారేణ ప్రకాశేనాంతరమనుకాశేన వాహ్యం నివేష్మం మూర్ధ్నాస్తనయుగ్నం యపాధేనాశనిం మస్తిష్కేన విద్యుదం కమీలకాభ్యాం కర్ణాభ్యాగ్భిశ్రోత్రగ్భ్యాం కర్ణౌదేదనీమాధరకంఠేనాపశుష్కంఠేన చిత్తం మన్యాభిః అదీతిజ్ఞశీర్ష్ణానివృతిన్యజ్జల్యేన శీర్ష్ణాసం క్రోశయ్య ప్రాణాంకేష్మానగ్గస్వపేన మసకాంకేశైరిం రగ్గస్వపసావహేన బృహస్పతిజ్ఞశకునిషాదేన కూర్మాని సపైరాక్రమణగ్గస్థూరాభ్యాక్షలాభిక్రమింజలాని జవంజంగాభ్యామద్వానం బాహుభ్యాం జాం లీలేనాన్యమగ్నిమాతిభ్యాం పూషణం దోద్భ్యామస్వినా అగ్నేరాభ్యాగ్నేరుద్రగ్నేరోరాభ్యాం అగ్నే పక్షతిర్వాయోన్యపక్షతిరింద్రస్య తృతీయాపాం చతుర్థీ అదిత్యే పంచమేంద్రాణ్యే షష్ఠీ మరుతా అగ్నే సప్తమే బృహస్పతేరష్టమీ అర్యం నో నవమే ధాతృదశమేంద్రస్యైకాదశీ వరుణస్య ద్వాదశీ యమస్య త్రయోదశీ ఇంద్రాజ్ఞా పక్షతి సరస్వతీ పక్షతి మిత్రస్య తృతీయా సోమస్య చతుర్థీ నిర్వృత్తే మంచం యజ్ఞే సోమాయో షష్ఠీ సత్వానాగ్నే సప్తమే విష్ణోరష్టమీ ఓష్ణో నవమే త్రష్టదశమేంద్రస్యైకాదశీ వరుణస్య ద్వాదశీ యమ్మే త్రయోదశీ యావా పృథివ్యోద్రక్షీణం పార్శ్వం విశ్వేషాం దేవానాముత్తరం మరుతాగ్రస్కంధాస్వేషాం దేవానాం ప్రథమాదీకాసా రుద్రాణాం ద్వితీయా ఆదిత్యానాం తృతీయా వాయో పుచ్చమగ్నేషో మాయోర్వాసతో పుంచోశ్రోణిభ్యామింద్రా బృహస్పతీ భూరుభ్యాం మిత్రవరుణా అల్గాభ్యా మాత్రవాణగస్థూరాభ్యాం బలం పుష్టాభ్యాం పూషణం వనిష్ఠునాం భాగీం స్థూలగుదయా సత్పాంగులాభిర్నిహృత ఆంత్రేరపోవస్తినాశనుమాండాభ్యాం పాలీనగ్నేన ప్రజాగ్నేత సాచాషాన్విత్యేన ప్రదలాన్ వాయునా కూష్మాక్షాకపిండైః ఇంద్రస్య ప్రోళోదిత్యే వాజస్యం దిశాం జత్రవోదిత్యే భసత్ జీమూతాన్ హృదయో వచేనాంతరిక్షం పురీతతాః నభావుదర్యేన చక్రవాకో మతస్నాభ్యాం దివం వృక్కాభ్యాం గిరీయన్నాశిభిః ఉపాలాన్ గిరీయన్నావల్మీకాన్ గోమభిర్గ్లోభిర్గుల్మాన్ హివాభిశ్రవంతీః హలాన్ కుక్షిభ్యాగ్నేసముద్రముదరేణ వైష్నరం హస్తానా విధిర్నాభ్యాఘృతజ్ఞరసేనాపోయోష్ణామరీచీర్విప్లభ్యేహారమోష్మనాసీనం గతజా పృష్ా అశ్రుభి రాదుమేద్దోషీకాభిరస్నారక్షాగ్ఞసి చిత్రాణ్యంగైరం నక్షత్రాణి రూపేణ పృథివీయం ప్రజాజుంభకాయ స్వాహా హిరణ్యగర్భస్తమావర్తతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్ తదాధారపృథివీం జాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ యప్రాణతో నైమిషతో మాహిత్వైకలిద్రాజాతకతో బభూవ ఈశే అస్యద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రజ్ఞరసయా సహాహుః యస్యేమా ప్రదిశో యస్య బాహూ కస్మై దేవాయ హవిషా విధేమ య ఆత్మదావానదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషయ్యస్య దేవాః యస్య ఛాయామృతయ్యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ ఆనో భద్రా ప్రతవోజంతు విశ్వతో దభ్రాసో అపారీతాస బుద్ధిదాః దేవానో యథా సదమిద్బృహే అసన్నప్రాయువో రక్షితారో దివే దీవే దేవానాం భద్రాసో మతిర్యూయతాం దేవానాగ్నిరాతిరభినో నివర్తతాం దేవానాగ్నిసఖ్యముపాసేది మా వయం దేవానాయుః ప్రదీరంతు జీవసే తాన్ పూర్వయా నిమిదాహూమహే భయం భగం మిత్రమదీపిం దక్షమశ్రిభం హర్యమనం వరుణగ్నే సోమానశ్వినా సరస్వతేన శుభకామయస్కరత్ తన్నో వాతో వయో భువా దుఃఖే సతం తన్వాతా పృథివీ తత్పితాద్యో తద్గ్రావాదస్తో వసుతో మయో భువస్తదశ్వినా శృణుతం దృష్ట్యా యువం తమీసా ఆనందగరతస్తస్తుషస్పతిం ధియం జిన్వమవాసే భూమహే వయం పూషా నో యథా వేద సామసద్వృధే రక్షితా పాయురరబ్ధస్వస్తయే స్వస్తి నయుంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దధాతు విషాదస్వామరుతః కృష్ణీమాతరః సుభయ్యావా నో విదథే సుజగ్మాయః అగ్నిజిహ్వామనవసూరచక్షసో విశ్వే నో దేవా అవసాగమన్నిహ భద్రం కర్ణే విశృణుయామదేవా భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః తిరైరంగైరుష్టువాగ్నేశస్తనోభిర్వ్యసేమ దేవహీతయ్యదాయుః శరమిన్ను శరదో అంతీ దేవాయుత్రానశ్చక్రాజరసం తనూనా పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీషతాయుర్గ్రంతో అదీతిర్దౌరదీతిరంతరిక్షమదీతిం మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదీతిః పంచజనా అదీతిర్జాతమదీతిర్జనిత్వం మానో మిత్రో వరుణో అర్యమాయురింద్రారిభుక్షా మరుత పరిఖ్యన్ యద్వాజినో దేవజాతస్సు సప్తే అప్రవక్ష్యామో విదథే వీర్యాణి యన్యన్యజారేక్ష్ణసాప్రావేతస్య రాతింగ్రే భీతాం మోఖతో నయంతి సుప్రాణయో మేంద్విశ్వరూపైంద్రాభూష్ణ ప్రియమప్యే దిపాథా ఏషత్సాగ పురో అశ్వేన వాజినా భూష్ణ భావో నీయతే విశ్వదేహం యః అభిప్రియం యత్పూరోడా సమర్వాత్వష్టేనగ్నేహోస్రవసాయ జిన్వతి యద్ధ్రావిష్యా మృదుశో దేవయానంతిర్మానుషా పర్యస్తన్వయంకి అత్రాపోష్ణ ప్రథమో భాగయేతి యజ్ఞం దేవేభ్య ప్రతివేదయం నజః హోతాధ్వర్యురావయాగ్నిబింబోగ్రావగ్రాభూతసగ్గస్తాసు విప్రః తేన యజ్ఞేన స్వరంగృతేన స్పృష్టేన వక్షణా ఆవృణద్ధం యూపౌరస్కాతయే యూపవాహాశ్చాలయ్యే అస్తయోపాయతక్షతి ఏ చార్వదేవచనగ్నే సంభరం చ్యుతో దేశామవిగోవత్యన్నయిన్వతు ఉపవ్రాగా అప్స్మన్మే ధాయిమన్మా దేవానామాశా ఉపవీతపృష్ఠ అన్వేనం విప్రారిషయో వదంతి దేవానాం పుష్టే చ ప్రమాసు బంధం యద్వాజినో దామసందోయాశీర్షణ్యారశనారజ్జూరస్య యద్వాఘాస్య ప్రభృతమాస్యే తృణగ్నే సర్వాతా తే అపి దేవేష్వస్తు యదస్తస్య క్రమిషో మక్షికాసయద్వాస్వరోస్వధీకౌ నిత్తమస్తి యద్దస్తాయోస్వమితుర్యన్నకేషు సర్వాతా తే అపి దేవేష్వస్తు యదో వజ్రముదరస్యామపాదియ ఆవస్త క్రమిషో గంధో అస్తి సుతాక్షామితారృణ్వన్ భూతమేధజ్ఞాశ్రుతపాకం పచంతు యత్తే గాత్రాదగ్నినా పచ్యమానారభిషో నన్నిహతస్యాపధావతి మా తద్భూమ్యామాశ్లేషన్ మాతృణేషు దేవేభ్యస్తదుసద్భ్యో దాతమస్తు ఏ వాజినం పరిపశ్యంతి పక్మయ్యే మాహుస్సు దభిర్నిర్హరేతి ఏ చార్వతో మాగ్నేసభిక్ ఇక్షాముపాసత కుతో తేషామభిగోవత్యన్నయన్వతు యన్నేక్షణం మాగ్రస్పచం జాముఖాయాపాత్రాని జోష్ణ ఆసేచనాని ఓష్మన్యా విధానా చూనామంకాూనా పరిభూషంత్యస్వం పాప్యభ్రనయేమగం ధ్యన్మోఖాభ్రాజంతభిక్తజగ్రీహి ఇష్టం వీతమభిగోవత్తం వశకృతం తం దేవాసప్రతిగృహ్ణంత్యస్వం నిక్రవాణం నిషదానం వివత్త నయ్యచ్చపడ్వీ సమర్వాత యచ్చాసిం జగాసర్వాతే అపి దేవేష్స్వస్తు యదస్వా ఆయవాస ఉపస్థిణంత్యధీవాసయ్యాగిరణ్యాన్యస్మై సన్వానమర్వం తం పద్వీ సంప్రియా దేవేష్వాయామయంతి ంభువనాశేషామేంద్రశ్చ విశ్వే దేవా ఆదిత్యైరంద్రస్తగానామరుద్భేరస్మభ్యం వేషజాగారత్ యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యైరంద్రస్తహసేషదాతి అగ్నేత్వన్నో అంతమౌతత్రాతా శివో భావావదూర్ధ్యా వసూరగ్నిర్వసుశ్రవాక్షిద్యుమత్తమగ్నిరయుందాహ తంపాసోచిష్టది దివసంనాయ నూనమీవహే సఖిభ్య ఇతి సప్తవింశోధ్యాయః అథ అష్టావింశోధ్యాయః అగ్నిశ్చ పృథివీ చ సన్నతే మే సన్నామతామదో వాయుశ్చాంతరిక్షం చ సన్నతే మే సన్నామతామదాదిత్యశ్చద్యోశ్చ సన్నతే మే సన్నామతామద ఆపశ్చ వరుణశ్చ సన్నతే మే సన్నామతామదః సప్తసగ్నేషదో అష్టమీ భూత సాగాని సకా భావ అద్వానస్కుర సంజ్ఞానామస్తు మే మునా యథేమాం వాచం కళ్యాణీ మా పదాభిజనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాజ్ఞ సూత్రాయచార్యాయ చస్వాయచారణాయ చ విజోదేవానాం దక్షిణాయై ధాతురిగ భూయాసమయం నేకామస్తమృద్ధ్యతాము మాదో నామతు బృహస్పతే అతియదర్యో అర్హా అద్యుమద్విభాతి క్రతో భజ్జనేషు యద్దీనయచ్చవ సరిత ప్రజా తదస్వా సుద్రవీలంభేహి చిత్రం వజ్రామగృహీతోసి బృహస్పతాయేత్ప్రేషతేజో నిర్బృహస్పతాయేత్వా ఇంద్రగోమన్ నిఘాయాహి విభాసోమగ్నశతక్రతో విద్యద్భిగ్రామభిస్తుతం ఉపయామగృహీతోసీంద్రాయత్వా గోమాత ఏషతేజో నిరింద్రాయత్వా గోమాతే ఋతావాహనం వైష్పానరమృతస్తజ్యోతిషస్పతి అజశ్రంఘన్మమీమహే ఉపయామగృహీతోసి వైష్పానరాయ తేజో నిర్వైష్పానరాయ వైష్పానరగ్ఞావామహరితస్తజ్యోతిషస్పతి అజశ్రంఘన్మమీమహే ఉపయామగృహీతోసి వైష్పానరాయ తేషతేజో నిర్వైష్పానరాయ వైష్పానరో నూతయ ప్రయాతు పరావతాః అగ్నిరుక్తేన వాహసా ఉపయామగృహీతోసి వైష్పానరాయ తేషతేజో నిర్వైష్పానరాయ వైశ్వానరస్మతోమరాజాంభువానామభిశ్రీతో విశ్వామిదం విచష్టే వైశ్వానరో జాతే సూర్యేణ ఉపయామగృహీతో శివైస్వానరాజత్వైషతేజో నిర్వైస్వానరాజత్వా మరుత్వాయింద్రవృషభోరణాయ పిపాసో నామనిష్టతం మదాయ ఆశించస్వచషదే మధ్వా భూవన్మిం త్వజ్ఞే రాజాసి ప్రతిపత్సుతానాం ఉపయామగృహీతో ధీంద్రాయత్వా మరుత్వా తేష తేజో నిరింద్రాయత్వా మరుత్వా తే మహాయింద్రో వజ్రాహస్తషోడశీ సన్మాయచ్చతు అంతో బాప్మాన్యోస్మాన్వేష్టి ఉపయామగృహీతో ధీంద్రాయత్వాషోడశినా ఏష తేజో నిరింద్రాయత్వాషోడశినే అగ్న్యర్షిప్పవమాన పాంచజన్యః పురోహీతః తమీవహే మహాగయం అనో వీరైరనో పుష్యాస్మగోభిరన్వస్వైరను సర్వేన పుష్టైః అనద్విపదాను చతుష్పదా వయం దేవానో యజ్ఞమేతుతానాయంతు ఆహో గోత్రాదర్భిః గోపదేగాస్తమస్మభ్యగ్నే సనయో యంతు వాజాః దివక్షా అసి వృషభ సత్యసుష్మాస్మభ్యగ్నే సుమాగమన్ బోధి గోదాః ఓం ఇతి అష్టావింశోధ్యాయః. అథ ఏకోనత్రింశోధ్యాయః. ఓం సమాస్వాగ్నర్తవో వర్ధయంతు సంవత్సరా ఋషా యోజాని సత్యా సందివ్యేన దీదిహిరోచనేన విశ్వా ఆభాహి ప్రతిశస్త్యతస్రః సంకేభ్యస్వాగ్నే ప్రచబోధయైరముచ్చతిష్టమహతే సౌభాగాయ మాచారిషదుపసక్తాదే అగ్నే బ్రహ్మాణస్తే యశసస్తంతు మాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణా ఇమే శివో అగ్నే సంవరణే భవానః సపత్నహానా అభిమాదిదిచ్చస్వేగయే జాగృహ్య ప్రయుచ్ఛన్ ఇహైవాగ్నే అధీధారయారయం మా పారిక్రంతోర్వచితోదికారిణాః క్షత్రమగ్నే సుయమామస్తుభ్యాముపసత్తావర్ధతాంతే అనిష్కృతః క్షత్రేణాగ్నే స్వాయుస్సగ్నేరాభస్వమిత్రేణాగ్నే మిత్రధేయే యతస్వా జాతానాం మధ్యమస్తాయే ధిరాగ్నామగ్నే విహవ్యో దీదిహీహ అదిరిహో అదిశ్రుధోచిత్తిమత్యరాదిమగ్నే విశ్వాహ్యగ్నే దురితా సహస్వాథాస్మభ్యగ్నే సహ వీరగ్నేరయింద్రాహ అనాభిష్యో జాతవేదా అనిష్కృతో విరాళగ్నే క్షత్రవృద్ధీదిహీహ విశ్వా ఆసాక్రమంచన్మానోషీరద్భియశివాభీరద్యపరీవాహినో వృధే బృహస్పతే సవితద్బోధయీనగ్నే సగ్నేసీతం చిత్సంతరాగ్నే సగ్నేసీ సాధి వర్ధయీనం మహతే సౌభాగాయ విశ్వాయేన మనో మదంతు దేవాః అముత్ర భూయాదధయద్యమస్య బృహస్పతే అభిషస్తేరం చః వృత్యో హతామస్వినా మృత్యుమస్మాద్దేమానామగ్నే విషజా సచీభిః ఉద్వయంతమాసత్పరిష్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగం మజ్జ్యోతిరుత్తమం ఊర్ధ్వాస్య సమిధో భవంతూర్ధ్వా శుక్రా శోచీయజ్ఞశ్యగ్నే ఇమత్తా వా సుప్రతీకస్య సూనో తనూన పాదసూరో విశ్వవేదా దేవో దేవేషు దేవః పథో ఆనక్తుమధ్వా ఘృతేన मध्वा यज्ञं नक्षसे प्रीणानो न दासग्नेसो अग्ने सुकृद्देवस्ताविता विश्ववारः पच्छायमेति सवासा घृतेने लानो वह्निन्द्रमासा अग्निग्रसृजो अध्वरेषु प्रयत्सु स यक्षदस्य महिमानमग्नेस्तयीं मन्द्रासु प्रयसाः वसुश्चेतिष्ठो वसुधातामश्च द्वारो देवीरङ्गस्य विश्वेयं व्रतादन्ते अग्नेः गुरुव्यच सोधाम् नावत्यमानाः ते अस्य योषणे दिव्येन यो नाहुषासानक्ताः इमै यज्ञमावतामद्धरन्नाः देव्या होतारा भूर्ध्वमद्धरन्नोऽग्नेर्जिह्वामभिगृणीतम् कृणुतन्नस्विष्टिम् तिस्रो देवी यद्बर्हिरेदग्ने सादन्त्युदा सरस्वती भारती महीग्रेणाना तन्नस्तुरीवमद्भूतम् गुरुक्षुत्कष्टा सुवीरम् रायस्पोषम् विश्यातुनाभिमस्मे वनस्पते वासुजारला नस्मना देवेषु अग्न्यर्हव्यज्ञे सामितासोदयाति आग्ने स्वाहा आदुनिः जातवेद इन्द्राय हव्यम् विश्वे देवा हविरिरञ्जोषन्ताम् पीवो अन्नादयिवृधस्व मेधा श्वेतस्तिशक्तिर्युतामभिश्रीः ते वायवे समानसो विरस्थुर्विश्वेन्नरस्वपत्यानि चक्रुः रायेणुयम् जज्ञतूरोदासीमे राये देवी धिषणा धाति देवम् अध वायुन्नियुतस्तश्च तस्वाहुतस्वेतम् वसुभिकिम् निवेके वायुरग्रेगा यज्ञप्रियः साकम् गन्वनासा यज्ञम् शिवो नियुद्भिः शिवाभिः प्रजाभिर्यासीदास्वाग्समच्छा नियुद्भिर्वायविष्टये दुरोणे निनारयज्ञोजसंयुवस्वनि वीरङ्गव्यमस्यम् च राधाः पायो ये ते सहस्रिणारथा सस्तेभिरागहि नियुत्वान् सोमापीतये एकाया च दशभिश्च स्वभूतेर्द्वाभ्यामिष्टये विज्ञसति च ऋषिभिश्च वहसे त्रिज्ञसता आच नियुद्भिर्वाय इहतायम् च नियुत्पान्वाय आगह्य यज्ञे शुक्र आयामिते गन्ता आशिशुन्वतो गृहम् वायो शुक्र आयामिते मध्वो अग्रन्दिविष्टिषु आया आहि सोमापीतये स्वार्हो देव नियुत्वता आनो नियुद्भिः सतिनीभिरध्वरग्सहस्रिणीभिरुपायाहि यज्ञम् वायो अस्मिन् सवने मादयस्व यूयम् पात स्वस्तिभिस्सदानः तव वायर्तस्पते तष्टद्या मातरद्भुता अवाग्रस्या व्रीणीमहे।